Book 2 16 16 فصول السنة والطقس رتبلو مريو واتاورنم هذه هي فصول السنة إيفي رتبلو الربيع الصيف వసంత ఋతువు గ్రీష్మ ఋతువు الخريف والشتاء శిశిర ఋతువు మరియు హేమంత ఋతువు الصيف حار గ్రీష్మం వెచ్చగా ఉంటుంది في الصيف تسطع الشمس గ్రీష్మంలో సూర్యుడు కాంతులు వెదజల్లుతాడు في الصيف نحب ان نذهب للتنزه మేము గ్రీష్మంలో నడవడానికి ఇష్టపడతాము الشتاء بارد హేమంతం చల్లగా ఉంటుంది في الشتاء تثلج او تمطر హేమంతంలో మంచు లేదా వర్షం పడుతుంది في الشتاء نفضل البقاء في البيت హేమంతంలో మేము ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాము الجو بارد చలిగా ఉంది انها تمطر వర్షం పడుతున్నది الجو عاصف పిచ్చి గాలిగా ఉంది الجو دافئ వెచ్చగా ఉంది الجو مشمس ఎండగా ఉంది الجو صافن మనోహరంగా ఉంది كيف الطقس اليوم ఈ రోజు వాతావరణం ఎలా ఉంది اليوم الجو بارد ఈ రోజు చలిగా ఉంది اليوم الجو دافئ ఈ రోజు వెచ్చగా ఉంది.